సుందరి రూపములు అటుతానై అడుతానై జగతి అలా

చూచినను సూర్యచంద్రులను తులసి చూచినను సూర్యచంద్రులను కలివేదల్లడు లక్షణుడు తులసి చూచినను సూర్యచంద్రులను కలివేదల్లడు లక్షణుడు నిలిచిన నిన్ను శిశుడు దారుని బ్రహ్మకు తల్లిని తరుగుతూ శిశుడు ముంగిట పొలసిన మోహన మాత్మల ముంగిట పొలసిన మోహన మాత్మల పొంగి శేఖన పురుషుడు ముంగిట పొలసిన మోహన మాత్మల పొంగి శేఖన పురుషుడు సంగతి మావంటి శరణాగతులకు సంగతి మావంటి శరణాగతులకు అందము శ్రీ వెంకటాధిపుడితడు అందము శ్రీ వెంకటాధిపుడితడు చరియ చోరకు శిశుడు దారుని బ్రహ్మకు తల్లిని తడు చాలియోరకు శిశుడు హరిగ పద చాలియోరకు సరి పదరగ పగరి సరిగ పద చాలియోరకు గరి పగ పసర గరి పగ పగ పగ చరి యశోదకు పొప్పద పొప్పద గపగ గపద గపగ గపగ పగారి సరి గపగ గరి రితారి సరి గపగరి సరి గపగ సుర గపగ పగ స గరి సరి గరి సర పగ పగ సరి సరి గిరి సద పగ స గరి సద ప గి సద పగ సరి గపద చరి యశోదకు శిశుడు దారుని బ్రహ్మకు తల్లిని తడు చరి యశోదకు శిశుడు నగీ నగీ కా నాటకం నాటకం నాటకం.